109 హర్యక్షవాహన సం భా హర్యక్షవాహనవాహ్యతీతి వాహనం హర్యక్షః కేసరీ వాహనం యస్యాః సా తథా మహాలలక్ష్మీరూపదు రేత్యర్థః ఓం హర్యక్షవాహనాయే నమః. వి నహించినది గాన వాహనము హర్యక మనగా సింహము. సింహము వాహనముగా గలదగుట వలన 192 లలితా త్రిసతి భాష్యం 193 పరాభట్టారిక హర్యక వాహన ఎని సింహవాహన సమారూఢ ఎగుచున్నది. స్వరూపిణేన దుర్గాదేవి ఎని భావము ప్రస్తుయమాన మహాలక్ష్మి.